స్వామి రామాచార్యచే ఉపోద్ఘాతం. దైవాన్ని నమ్మేవారందరికీ సాధన యొక్క ఒక ఉద్దేశం దైవ సమానులుగా ఉండడం. దేవుని ప్రపంచం ఆయన దుస్తులు భావ ప్రకటనగా విదితమవుతుంది. అది బావులమన్న ఎడారి కాదు. అదేవిధంగా దేవసమానుడు అనుకున్న వ్యక్తి యొక్క జీవిత బాహ్యాడంబరాలు ఎడారి కృత్రిమ ప్రతిరూపం కానక్కర్లేదు. ఎలాగైతే ఎడారు దైవం యొక్క సృష్టిలో ఒక భాగమో, అలాగే సహజీవితము, తపస్వితనము, దైవాన్ని ఆరాధించడం స్వీయ సాక్షాత్కారంలో అంతా కాకుండా ఒక భాగమని అనుకునవచ్చును. తనకు తాను తెలుసుకుంటూ మానవాళి అభ్యుదయం కోసం ఆరాటపడే సుసైన తపస్వితనం పూజనీయం. ప్రపంచంలో ఉంటూ దానికి అతీతుడిగా ఎదుగుతూ సంపూర్ణము మరియు అతి కష్టమైన సాధన పయనంలో పయనించేవారు కూడా గౌరవానికి అంతే అర్హులు. కలువ పువ్వు బురదలో పెరుగుతుంది, అయినప్పటికీ అది బురదకు నీటికి ఏమాత్రమో అంటుకోకుండా పైన తేలుతుంది. అందుచేత కలువ పువ్వు హిందూ సంస్కృతికి, పురాణ గాథలకు చిహ్నంగా పరిగణింపబడుతుంది. నువ్వు సామాన్యముడిగా జీవిస్తూ ఆధ్యాత్మికంగా ఉండవచ్చు. నువ్వు ప్రపంచాన్ని పరిచయించిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు. రెండు సూత్రాలను మాత్రము పాటించు. ఈ బాహ్య ప్రపంచంలో నివసించడానికి ఓ సూత్రం ఏమిటంటే, ఈ ప్రపంచంలో సంప్రాప్తించిన వస్తువులన్నీ దేవుని కరుణచే నాకు వసంగపడినవి. అవి నా కోసం ఇవ్వబడినవి. వాటిని పూర్తిగా వాడుకునే హక్కు నాకు ఉన్నది. కానీ అవి నావు కావు కాబట్టి వాటిని నా ఆస్తిగా పరిగణించడానికి నాకు హక్కు లేదు. ఇది నాది, ఇది నాది అన్న భావన కాకుండా ఇటువంటి పైభావం ఉన్నప్పుడు అన్ని వస్తువులు జీవితానికి ఉపయోగపడే సాధనాలుగా అవుతాయి. నీకున్న వస్తువును పోగొట్టుకుంటావని, అవి కృషించి చెడిపోతాయని నీకు భయంగా ఉంది. ప్రాచీన పచ్చిక వస్తువులను ఆస్తులుగా కాక వాడుక సాధనాలుగా ఉపయోగించడం నువ్వు నేర్చుకోవాలి. సెయింట్ బెర్నార్డ్ చెప్పినట్టుగా, దేవుడు ఒక్కడినే ప్రేమించు, ప్రాపంచిక వస్తువులను సాధనాలుగా మాత్రమే వాడుకో. దీనికి తోడుగా నీ యొక్క కర్మలను నిస్వార్థంగా, ప్రేమగా, చతురతతో నిర్వర్తించు. బాహ్య ప్రపంచానికి ఈ సూత్రం కన్నా ఏవి అక్కర్లేదు. అంతర్జీవితానికి కావాల్సింది ఏమిటి? దేవుడు సర్వాంతర్యామి, ఆ దేవుడు నాలో ఉన్నాడు, నేను ఆయన దేవాలయాన్ని. ఒక దేవాలయాన్ని ఎలాగైతే శుభ్రంగా శుచిగా ఉంచుతామో అలాగే నా దేహాన్ని, ఊపిరి, మనస్సుని పవిత్రంగాను క్రమబద్ధంగాను ఉంచడానికి విశ్వప్రయత్నం చేస్తాను. సత్యాన్ని తెలిసిన జ్ఞానికి అంతర్భక్త రెండు ఒక్కటే. స్వీయ సమర్పణ, స్వీయ పరిశుభ్రత, ఆత్మనిగ్రహం వల్ల అంతఃస్వాతంత్ర్యం ఉద్భవిస్తుంది. ఈ స్వాతంత్ర్యం జీవిత సత్యాన్ని వెలికి తీసి అది అనంతమైన లోతులు తెలియని ప్రపంచంలో ఎగరడానికి రెక్కలను ఇస్తుంది. విముక్తే సత్యం. అలాంటప్పుడు మనం బయట ఆకాశం లేని కఠోర వాస్తవ ప్రాపంచిక వలయంలోనున్న పంజరంలో నివసించినందుకు ఒక గట్టి తొడుగులో విడుదల కొరకు ఆర్తనాదం చేస్తున్న విత్తనాలలాగా మనం ఉన్నాం. కోట్ల కొద్ది మనుషులు మొలకెత్తాలన్న తపన పోగొట్టుకున్న విత్తనాలలాగా మృత్యువును పొందుతారు. జీవించడానికి కావలసిన వనరులు ఈ భూమి మీద కాల్యోనుకులు అవ్వడానికి భూమాత తన పిల్లల కోసం అందించే వనరులు అపారం. కానీ మానవ జీవితంలో కనబడకుండా ఉన్నటువంటి వాస్తవిక అపార వనరులు తెలుసుకుని లేని వారు వాటిని తమంతట తాము పోగొట్టుకుంటారు. ఇదే వాళ్ళ బాధలకు మూలం. మానవ సముదాయంలోని చైతన్యం ఏ రోజైనా కాంతివంతం అవుతుందా? అప్పుడే మానవులు మరియు సంఘం ప్రేమను విముక్తిని ఇచ్చేటటువంటి సత్యం యొక్క విలువైన రహస్యాలను అర్థం చేసుకుంటారు. ధ్యాన మనన ప్రార్థనా చర్యల ద్వారా పొందే ఆనందం అన్ని ఆనందాలలోకి అత్యుత్తమమైనది. ప్రాపంచిక వస్తువులు అత్యున్నత ఆనందం ఇవ్వలేదన్నది రుజువు చేయడానికి నేనొక సజీవ సాక్షిని. ప్రాపంచిక ఆనందాలు మనకి రుచిని మాత్రమే చూపించగలవు. ఆ రుచి ఎప్పుడూ కూడా తృప్తిని ఇవ్వలేదు. క్షణికానందాన్ని విషయానందంగా పిలువబడుతుంది. అది ఆనందమే కానీ కొద్ది సమయం మాత్రమే నిలుస్తుంది. ఋషులు పరమానందం అనే ఇంకొక ఆనందం ఉందని అంటారు. అది ఇంకొంచెం ఉన్నతమైనది, కలకాలం ఉండేది, ఇంకొకరు దొంగిలించలేనిది. అది స్వేచ్ఛను దాస విమోచనాన్ని కలుగు చేస్తుంది. చైతన్యంపై జాగరూకత మానవునికి ఒక్కడికే ఉన్నటువంటి ప్రత్యేకత. అమరత్వం, పరిపూర్ణత, అజరామరణం పొందాలన్న గాఢమైన కోరిక మానవుని ఇతర ప్రాణుల కన్నా అతీతుడిగా చేస్తుంది. భూమి మీద ఆనందమైన జీవితానికి పిలుప స్వర్గంలోనూ, మొత్తం మీద విముక్తిని పొందడానికి సాధన నిర్దేశింపబడినది. ఆధ్యాత్మిక అభ్యాసాలు సాధకునికి దైవత్వం వైపు లేక ఆంతరికనుపాతుల వైపు తీసుకువెళ్తాయి. ఇవే సాధకుడిని జీవిత పరమావధి అందుకోవటానికి సహాయపడతాయి. జీవితమంతా ఒక సాధనే. నాకు దేవుణ్ణి తెలుసుకోవడానికి వీలవుతుందా? నేను ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి అవడానికి వీలవుతుందా? ఇది నేను చేయగలనా అని నువ్వు అడుగుతావు. యోగశాస్త్రాన్ని సంక్షిప్తం చేసిన పతంజలి ఏమన్నారంటే, ఓ సాధక, నీ ఆకాశ్వాస వరకు నువ్వు సాధన చేయడం నేర్చుకో. నిన్ను నువ్వు తెలుసుకునేటట్టు ఎదిగి జీవిత పరమావధిని సాధించేటట్టు భగవంతుడు తన ఆశీస్సులను నీకు అందచేయగాక. నా ప్రార్థనలు నీతో ఎల్లప్పుడూ ఉంటాయి. నా ప్రేమపూరిత ఆశీస్సులతో స్వామి రామా.